17.21 యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. అనగా ప్రత్యుపకార బుద్ధితో, అనగా కాలాంతరమందు అతడు నాకు తిరిగి ఉపకారమును చేయగలడు అను అభిప్రాయమును మనసునందుంచుకొని, లేక ఈ విధముగా దానము చేసినందువలన నాకు పరలోకము నందు తగిన ఫలము లభించును అనుభావమును మనసునందుంచుకొని, తనకు దానము చేయుట ఇష్టము లేకున్నను అతి కష్టముగా ఇవ్వబడు దానము రాజస దానమని చెప్పబడును. 17.22 అదేశకాలే యద్దానం పాత్రేభ్యశ్చ దీయతే అసత్కురు తమ్వజ్ఞాతం తత్తామస ముదాహృతం. అనగా అయోగ్యమైన దేశకాలములందు, అనగా అశుద్ధమైన వస్తువులు మరియు మ్లేచ్ఛాదులతో నిండియున్న పాపకర్మలు చేయబడు దేశమునందు మరియు పుణ్య సంపాదనకు సాధనములుగా చెప్పబడుచున్న సంక్రాంతి మొదలగు పుణ్యదినములేందుగాక ఎటువంటి విశేషము లేనటువంటి కాలమునందు మరియు మూర్ఖులకు దొంగలు మొదలగు అపాత్రులకు ఇవ్వబడు దానము మరియు మంచి దేశకాలములందు కూడా ఎటువంటి సద్భావము మరియు సత్కారము అనగా ప్రియమైన వచనములు, పాద ప్రక్షాళనము మరియు పూజాదులు మొదలగు సమ్మానరహితముగా దానము పుచ్చుకోను వానిని అవమానించుచు ఇవ్వబడు దానము తామసదానమని చెప్పబడును. యజ్ఞము దానము తపము మొదలగు వానిని సద్గుణ సంపన్నత గలవానిగా చేయుటకు ఉపదేశింపబడుచున్నది. అదెట్లన 17.23 ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పుర. అనగా ఓం తత్సత్ ఈ మూడు శబ్దములు మూడు విధములుగా బ్రహ్మతత్వములను నిర్దేశించుచున్నవి అనగా సూచించుచున్నవి. దేని ద్వారా ఏదైనా ఒక వస్తువు సూచింపబడునో దానిని నిర్దేశ మందురు. అందుచేత ఆ మూడు శబ్దములు బ్రహ్మతత్వమునకు మూడు విధములగు పేర్లు. ఆ విధముగా వేదాంతమునందు బ్రహ్మ జ్ఞానులు అనగా బ్రహ్మతత్వమును ఎదింగినవారని ఒప్పుకొనియున్నారు. పూర్వకాలమునందు ఈ మూడు విధములగు పేర్లతోనే బ్రాహ్మణుడు, వేదములు మరియు యజ్ఞములు మొదలగునవన్నీ సృష్టించబడినవి. బ్రహ్మతత్వమును స్తుతించుట కొరకు అట్లు చెప్పబడినది శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 128.17.24 తస్మాదోమిత్యుదాహృత్య ప్రవర్తంతే విధానోక్తాః యజ్ఞదాన తపః క్రియాః సతతం బ్రహ్మవాదినా. అనగా అందుచేతనే వేదము చదువ లేక చెప్పుట ప్రారంభించినప్పుడు అట్లు ప్రారంభించు బ్రాహ్మణుల యొక్క శాస్త్రవిధి అనగా శాస్త్రము చెప్పినట్లుగా ననుసరించి చెప్పబడినట్లు యజ్ఞము దానము మరియు తపము మొదలగు క్రియలన్నీ బ్రహ్మ యొక్క నామమైన ఓమాను శబ్దిచ్చారణ చేసిన తరువాతనే ప్రారంభించబడుచున్నవి. 17.25 తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభ్యః. అనగా అతను ఇటువంటి బ్రహ్మ నామమును ఉచ్చరించి మరియు కర్మ ఫలమును అనేక విధములైన యజ్ఞములు మరియు తపరూపములైన మరియు దానము అనగా భూమి సువర్ణము మొదలగు దానము చేయనటువంటి క్రియలు మోక్షమును పొందగోరునట్టి ముముక్షువులైన పురుషుల ద్వారా చేయబడుచుండును. ఓం మరియు తత్శబ్దముల అర్థము మరియు వాటి ప్రయోగము చెప్పబడినది. ఇప్పుడు సత్శబ్దము యొక్క ప్రయోగమును గురించి చెప్పబడును. 17.26 సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్శబ్దః పార్థ యుజ్యతే. అనగా అసలు లేనటువంటి వస్తువును ఉన్నట్లుగా తలంచుటయుమ్ను మరియు సాధుభావమునందును ఈ సత్శబ్ద ప్రయోగము ద్వారా అనగా బ్రహ్మ యొక్క నామము యొక్క ప్రయోగము జరుగుచుండెను. అనగా అచ్చట కూడా సత్శబ్ద ప్రయోగము జరుగుచుండును. అందువలన ఓ పార్థ, వివాహాది శుభకార్యాదులయందు గూడా సత్శబ్దము ప్రయోగించబడుచుండును, అనగా సర్వవిధ శుభకార్యములందునూ సత్శబ్ద ప్రయోగము జరుగుచుండును. 17.27 యజ్ఞే తపసీ దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తతరియం సదిత్యేవాభిధీయతే, అనగా అయజ్ఞాది కర్మలయందు ఏది కలదో, తపములయందేది కలదో, మరియు దానాదులయందేది సత్యమైయున్నదో అది అంతయు సత్ అయి ఉన్నదని విద్వాంసులు అభిప్రాయము. మరియు యజ్ఞాదుల కొరకు ఏ కర్మ చేయబడుచున్నదో లేక ఏ పదార్థమును గుర్తించుటకు ఈ మూడు శబ్దములు ప్రయోగించబడుచున్నవో ఆ పదార్థము అనగా ఆ ఈశ్వరుని కొరకు చేయబడు కర్మలన్నీయూ సత్ అయి ఉన్నవనే చెప్పబడుచున్నది. ఈ విధముగా శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 129 చేయబడిన యజ్ఞము మరియు తపము మొదలగు కర్మలు సత్వములు కాకున్నను మరియు గుణహీనములయున్నను అత్యంత శ్రద్ధాభావముతో పరమాత్ముని యొక్క మూడు నామములను ప్రయోగించుటచేత సాత్వికములు మరియు సగుణములుగా చేయబడుచున్నవి. అట్లేలైనా సర్వత్రా శ్రద్ధాభావము ప్రధానముగా ఉన్నందున సర్వము చేయబడుచుండును. అందుచేత 17.28 అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్రేత్యనో నో ఇహ, అనగా శ్రద్ధాభావము లేకుండా అర్పించబడిన హవనము, శ్రద్ధాభావము లేకుండా బ్రాహ్మణులకు ఇయ్యబడిన దానము, చేయబడిన తపము, మరి ఇంకేదైనను శ్రద్ధాభావము లేకుండా చేయబడు ప్రార్థనలు, నమస్కారములు, మరేవైనా ఇతర కర్మలు అవన్నీయూ ఓ పార్థ నన్ను పొందు సాధన మార్గములకు సంబంధించక వేరుగా ఉండును గావున అవన్నీయూ సత్లేనివి అనగా అసత్లు అగుచున్నవి. అట్లేలైనా అట్టి కర్మలు ఎంత శ్రమతో కూడినవైనను సాధుపురుషుల ద్వారా నిందనీయములను బడుచున్నందున దేహత్యాగము తరువాత కూడా ఎటువంటి ఫలమును ఇయ్యజాలవు. దేహముతో కూడియున్నప్పుడు కూడా సుఖదాయకములు నేరవు. శ్రీశ్రీశ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి శ్రద్ధాత్రేయ విభాగయుగ మనబడు 17వ అధ్యాయమునకు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి, ప్రణవాశ్రమము, శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఎస్ 130.